పొంగి పొంగి పోయాను, పుణ్యమెంతో చేశాను. పొంగి పొంగి పోయాను, పుణ్యమెంతో చేశాను. ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా, ఈనాటి బంధం ఏనాడు విడదమ్మా. మంత్రమును జపించే భక్తుడనే కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలను. దేవి వలె మనసు నిలువదులే, అందాల పన్నులకు కాటుకను దిద్దేను, చెడు తూపు పడకుండా అదరు తుప్ప పెట్టేను. చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా, నిన్ను చూసి మురిసేను నేను. జోలాలి జోలాలి జో జో జో.